కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చుకోవాడుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చుకోవా చాటుగా ఎత్తు పల్లాలు తెలిసెలే కంటి కోణాలు సూటిగా కొంటె బాణాలు విసిరలే సోకిన ఒళ్ళు కోకలు గళ్ళు పడ్డని ఒళ్ళు వడలను చూపుకే సుళ్ళు తిరిగిన ఒళ్ళు పట్టుకో గిళ్ళు వడలకు కుదేశాక అందాలన్నీ కుదేలైన వేళల్లో చిందేవో వైపు అందే నీ సోకులే నన్నకు దిన చెల్ల నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముత్తు పుచ్చుకోవా కొల కొలమ్మ గళ్ళ కోకే కాకెత్తు కెళ్ళ కోరిల్ తీర్చుకోవా కొత్తగా తాకు గాయమే హాయ్ అన్నాయి వయసులే కుర్రనాయుడు కుర్రమై తన్నె గుట్టుగా గుండెలదరగా కళ్ళతో నీకు కళ్ళమే శాను కమ్ముకో నన్ను కుదురుగా కోలం కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు గళ్ళ కోరిల్ తీర్చుకోవాటుగాలన్నీ చాటుగా ఇస్తావా కోలమ్మ గళ్ళ కోకే కాకెత్తు గళ్ళ కోరిల్ తీర్చుకోవా